వాతావరణం పుస్తకం 2వ భాగం. నిశ్చలంగా ఉన్న గాలిలో కూడా ఏదో ఉంది అని నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి హీరో అనబడే గ్రీకు ఇంజనీరు. హీరో ఈ ప్రయోగాన్ని రమారమి క్రీస్తు శకము 50లో చేశాడు. ఒక గిన్నెని నీటిలో బోర్లిస్తే ఆ గిన్నెలోకి నీరు ప్రవేశించదు అన్న సత్యాన్ని హీరో నిరూపించాడు. బోర్లించిన గిన్నెలో ముందే నిండుగా గాలి ఉంది, కాబట్టి ఇక అందులోకి నీరు ప్రవేశించడానికి స్థలం లేదు. అదే ఆ గిన్నెకి అడుగు భాగంలో చిన్న కన్నం చేస్తే అందులోంచి గాలి బయటికి పోయి నీరు లోపలికి ప్రవేశిస్తుంది. గాలి గురించి మరో విచిత్రమైన విషయం కూడా హీరో కనుక్కున్నాడు. గాలి బరువు చాలా తక్కువ. ఒక పాత్రలో మట్టి కానీ నీరు కానీ పోస్తున్న కొద్దీ పాత్ర బరువు పెరుగుతుంది. ఒక దశలో ఇక మోయలేనంతగా బరువు పెరుగుతుంది. అలా కాకుండా ఒక బెలూన్లో గాలి నింపితే అది ఖాళీ బెలూన్ కన్నా ఎక్కువ బరువుగా ఏమీ అనిపించదు. గాలికి మరి బరువు ఉందా? ఈ ప్రశ్నకి హీరో ఇచ్చిన సమాధానం డెమోక్రిటస్ అనే మరో గ్రీకు తాత్వికుడి భావాల మీద ఆధారపడి ఉంది. మన చుట్టూ ఉన్నదంతా కంటికి కనిపించనంత చిన్న రేణువులతో సమకూడి ఉందని తలపోశాడు డెమోక్రిటస్. ఆ రేణువులు ఎంత చిన్నవంటే అంతకన్నా చిన్న రేణువులు సాధ్యం కాదు. ఆ రేణువుకే ఆటం అంటే పరమాణువు అని పేరు పెట్టాడు. అభేద్యం అన్న అర్థం గల గ్రీకు పదం నుండి ఇది వచ్చింది. డెమోక్రిటస్ చెప్పిన విషయాలను కూడా చాలామంది నమ్మలేదు, కానీ హీరో నమ్మాడు. పరమాణువులు ఉన్నాయని నమ్మాడు హీరో. అంతేకాకుండా ద్రవాలలోనూ ఘనపదార్థాలలోనూ పరమాణువులు ఒకదానినొకటి తాకుతూ ఉంటాయి అనుకున్నాడు. అలాంటప్పుడు ప్రత్యేక పరమాణువుల బరువు ఎంత తక్కువ అయినా అలాంటి అసంఖ్యాకమైన పరమాణువులు దగ్గర దగ్గరగా ఉంటాయి, కాబట్టి వస్తువు బరువు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా గాలిలో అయితే పరమాణువులు దూరంగా ఉంటాయి, కాబట్టి ఒక గాలి రాశిని తీసుకుంటే అందులో చాలా తక్కువ సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. అందుకే గాలికి బరువు లేనట్టు ద్రవాలకి ఘనాలకి బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా మట్టిలోనూ నీటిలోనూ పరమాణువులు అప్పటికే బాగా దగ్గరగా ఉండటం చేత ఇక వాటిని ఇంకా దగ్గరగా కుదించడానికి కుదరదు. అందుకే ద్రవాలని ఘనాలని వాటి సహజ పరిమాణాల కన్నా తక్కువ పరిమాణాలకి కుదించటం సాధ్యం కాదు. కానీ గాలిని కుదింపజేయవచ్చు. అంటే గాలిలో దూరంగా ఉన్న పరమాణువులని దగ్గరికి తెచ్చే అవకాశం ఉంది. డెమోక్రిటస్ విషయంలో లాగానే మన హీరో గారి గోల ఎవరూ పట్టించుకోలేదు. అలా కొన్ని శతాబ్దాలు గడిచాయి. నిజంగా పరమాణువులు ఉన్నాయా అని మనుషులు ప్రశ్నించటం ప్రారంభించారు. 1662లో రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ఈ విషయం ఏమిటో తేల్చుకోవాలి అనుకున్నాడు. 17 అడుగుల పొడవు ఉండి జే అక్షరం ఆకారంలో ఉన్న ఓ గాజు గొట్టాన్ని తీసుకున్నాడు బాయిల్. దాని పొడవైన కొస మూసి ఉంది, పొట్టిగా ఉన్న కొస తెరుచుకుని ఉంది. తెరుచుకుని ఉన్న పొడవైన కొస నుండి నాళంలోకి పాదరసం నింపుతూ వచ్చాడు. పాదరసం నాళం అడుగున పేరుకోసాగింది. పాదరసానికి అవతల నాళంలో ముందే ఉన్న గాలి పాదరసం అడుగున చిక్కుకుంది. పాదరసం మోతాదు పెరుగుతున్న కొద్దీ అడుగున చిక్కుకున్న గాలి పరిమాణం తగ్గుతూ వచ్చింది. హీరో చెప్పింది నిజం అని తేలింది.